بسم الله الرحمن الرحيم كافها يا عين صاد ذكر رحمة ربك عبده زكريا إذ نادى ربه نداء خفيا أنت كرونا ويرو అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. కాఫ్ హా యా ఐన్ సాద్. ఇది నీ ప్రభు తన దాసుడైన జకరియాపై చూపిన కారుణ్య ప్రస్తావన. అప్పుడు అతను తన ప్రభువునకు ఏకాంతంగా మొరపెట్టుకున్నాడు. قال رب إني وهن العظم مني واشتعل الرأس شيبا ولم أكن بدعائك رب شقيا وإني خفت الموالي من ورائي وكانت امرأتي عاقرا فهب لي من لدنك وليا يرثني ويرث من آل يعقوب واجعله رب رضيا يا زكريا إنا نبشرك بغلام اسمه يحيى لم نجعل له من قبل سميا قال رب أنى يكون لي غلام وكانت امرأتي عاقرا وقد بلغت من الكبر عتيا قال كذلك قال ربك هو علي هين وقد خلقتك من قبل ولم تك شيئا قال رب اجعل لي آية قال آيتك ألا تكلم الناس ثلاث ليال سويا فخرج على قومه من المحراب فأوحى إليهم أن سبحوا بكرة وعشيا అతను ఇలా మనవి చేసుకున్నాడు. ప్రభూ, నా ఎముకలు సైతం కుసించిపోయాయి. ముదిని వల్ల తల నెరసి మెరిసిపోతోంది. ప్రభూ, నిన్ను వేడుకుని నేను ఎన్నడూ నిష్ఫలుణ్ణి కాలేదు. నా తరువాత నా బంధుమిత్రులు చేసే చెడు పనులను గురించి నేను భయపడుతున్నాను. నా భార్య ఏమో గొడ్రాడు. కనుక నీవు నీ ప్రత్యేక అనుగ్రహం ద్వారా నాకు ఒక వారసుణ్ణి ప్రసారించు. అతడు నాకు వారసుడూ కావాలి, యాహూబు సంతతి వారసత్వాన్ని పొందాలి. ప్రభూ, అతనిని అందరికీ ఇష్టుడైన వ్యక్తిగా చెయ్యి. ఇలా జవాబు ఇవ్వబడింది, జకరియా, మేము నీకు యహ్యా అనే పేరు గల ఒక కుమారుని శుభవార్తను తెలియజేస్తున్నాము. ఈ పేరు గల మనిషిని మేము ఇంతకు పూర్వము ఎన్నడూ పుట్టించలేదు. ఇలా మనవి చేసుకున్నాడు, ప్రభూ, నాకు కుమారుడెలా పుడతాడు? నా భార్య ఏమో గొడ్రాలు, నేనా వృద్ధులనై కృషించిపోయాను. బదులు లభించింది, అలాగే జరుగుతుంది. నీ ప్రభు ఇలా సెలవిస్తున్నాడు, ఇది నాకు చాలా చిన్న విషయం. వాస్తవానికి ఇంతకు ముందు నీవు అసలు ఏమీ కానప్పుడు నేను నిన్ను పుట్టించాను కదా. జకరియా ఇలా అన్నాడు, ప్రభు, నా కొరకేదైనా గుర్తును నిర్ణయించు. సెలవిచ్చాడు, నీ కొరకు గుర్తు ఏమిటంటే నీవు వరుసగా 3 రోజుల వరకు ప్రజలతో మాట్లాడలేవు. తరువాత అతను తన ప్రత్యేకమైన గది నుండి బయటకు వచ్చి తన జాతి వారి వద్దకు వెళ్లి ఉదయం సాయంత్రం దేవుని పవిత్రతను కొనియాడండి అని శైల ద్వారా వారికి హితోపదేశం చేశాడు. وآتيناه الحكم صبيا وحنانا من لدنا وزكاة وكان تقيا وبرا بوالديه ولم يكن جبارا عصيا وسلام عليه يوم ولد ويوم يموت ويوم يبعث حيا మేము అతనితో యహియా దైవగ్రంథాన్ని గట్టిగా పట్టుకో అని అన్నాము. మేము అతనికి బాల్యంలోనే హుకుమును వివేకాన్ని ప్రసాదించాము. తరువాత మా తరఫు నుండి అతనికి దయార్ద్ర హృదయాన్ని పరిశుద్ధతను అనుగ్రహించాము. అతను ఎక్కువ భయభక్తులు కలవాడు, తల్లిదండ్రుల హక్కులను గుర్తించినవాడు. అతను దౌర్జన్యపరుడూ కాడు, అవిధేయుడూ కాడు. అతను పుట్టినరోజున, అతను మరణించే రోజున, అతనిని బ్రతికించి లేపే రోజున అతనిపై శాంతి నెలకొనుగాక. واذكر في الكتاب مريم إذ انتبذت من أهلها مكانا شرقيا فاتخذت من دونهم حجابا فأرسلنا إليها روحنا فتمثل لها بشرا سويا قالت إني أعوذ بالرحمن منك إن كنت تقيا قال إنما أنا رسول ربك لأهب لك غلاما زكيا قالت أنى يكون لي غلام ولم يمسسني بشر ولم أك بغيا قال كذلك قال ربك هو علي هين ولنجعله آية للناس ورحمة منا ప్రవక్త, ఈ గ్రంథంలో మరియం తన వారి నుండి వేరైపోయి తూర్పు దిక్కున ఏకాంతంగా కూర్చుండి వారికి చాటుగా తెర కట్టుకుని ఉండిపోయినప్పటి వృత్తాంతాన్ని ప్రస్తావించు. ఈ స్థితిలో మేము ఆమె వద్దకు మా ఆత్మను పంపాము. అప్పుడు అతడు ఆమె ముందు పరిపూర్ణమైన మానవాకారములో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే మరియం ఇలా పలికింది, నీవు దైవభీతి గల మనిషివే అయితే నేను నీ వారి నుండి రక్షించవలసినదిగా దయామయుడైన దేవుని శరణు కోరుకుంటున్నాను. అతను, నేను నీ ప్రభువు దూతను మాత్రమే, నీకు ఒక పరిశుద్ధ పుత్రుణ్ణి ఇచ్చేందుకు పంపబడ్డాను అని చెప్పాడు. మరియం, నాకు పుత్రుడు ఎలా పుడతాడు? నన్ను పురుషుడు ఎవడూ తాకనైనా లేదు. నేను చెడు నడతగల దానినీ కాను అని అన్నది. దైవదూత ఇలా అన్నాడు, అలాగే జరుగుతుంది. నీ ప్రభువు అలా చేయటం నాకు చాలా సులభం. ఆ బాలుణ్ణి ప్రజల కొరకు ఒక సూచనగా, మా తరఫు నుండి ఒక కారుణ్యంగా చేయాలని మేము ఈ పని చేస్తున్నాము. ఇది జరిగి తీరవలసిన విషయమే అని సెలవిస్తున్నాడు. فنادانا من تحتها ألا تحزني قد جعل ربك تحتك سريا وهزي إليك بجذع النخلة تساقط عليك رطبا جنيا فكلي واشربي وقري عينا فإما ترين من البشر أحدا فقولي إني نذرت للرحمن صوما فلن أكلم اليوم إنسيا. مريم آمغ سسون غربه لو دال چندي غربهوتي أين آمي وك دورت پردشانك ويبو يندي تروات پرسل ويدن پڑتو آمي ఒక ఖర్జూరపు చెట్టు క్రిందకు చేరింది. ఆమె ఇలా వాపోయింది, అయ్యో, నేను ఇంతకు ముందే మరణించి ఉంటే, నామరూపాలు లేకుండా నశించి ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు దైవదూత కాళ్ల వైపు నుండి ఆమెను పిలిచి ఇలా అన్నాడు, బాధపడకు, నీ ప్రభు నీకు దిగువ భాగంలో ఒక శెలయేరును సృజించాడు. నీవు ఈ చెట్టు మొదలు కొంచెం ఊపు, నీపై స్వచ్ఛమైన తాజా ఖర్జూరపు పండ్లు రాల్చాయి. నీవు తిను త్రాగు, నీ కళ్లను చల్లబరచుకో. తరువాత ఎవరైనా మనిషి నీకు కనిపిస్తే అతనికి నేను కరుణామయుని కోసం ఉపవాసముంటానని మొక్కుకున్నాను, కనుక ఈరోజు నేను ఎవరితోనూ మాట్లాడను అని చెప్పు. فأتت به قومها تحمله قالوا يا مريم لقد جئت شيئا فريا يا أخت هارون ما كان أبوك امرأ سوء وما كانت أمك بغيا فأشارت إليه قالوا كيف نكلم من كان في المهد صبيا قال إني عبد الله آتاني الكتاب وجعلني مباركا أينما كنت وأوصاني بالصلاة والزكاة ما دمت حيا وبرا بوالدتي ولم يجعلني جبارا شقيا والسلام علي يوم ولدت ويوم أموت ويوم أبعث حيا తరువాత ఆమె ఆ బాలుణ్ణి తీసుకుని తన జాతి వారి వద్దకు వచ్చింది. ప్రజలు ఇలా అన్నారు, మరియం నీవు పెద్ద పాపమే చేశావు. ఓ హారూన్ సోదరి, నీ తల్లి కూడా చెడ్డ మనిషి కాడే, నీ తల్లి కూడా నీతి బాహ్యమైన నడతగల స్త్రీ కాదే. మరియం బాలుని వైపు సైగ చేసి చూపింది. దానికి ప్రజలు, ఉయ్యాలలోని ఈ పసిపిల్లవానితో మేము ఏం మాట్లాడము అని అన్నారు. పిల్లవాడు ఇలా పలికాడు, నేను అల్లా దాసుణ్ణి, ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు, నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంతకాలం నమాజును జకాతును పాటించు అని ఆజ్ఞాపించాడు. నా తల్లి హక్కును నెరవేర్చేవానిగా నన్ను చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగాను పాషాణ హృదయునిగాను చేయలేదు. నేను పుట్టినరోజున, నేను మరణించే రోజున, బ్రతికింపబడి లేపబడే రోజున నాకు శాంతి కలుగుతుంది. قول الحق الذي فيه يمترون ما كان لله أن يتخذ من ولد سبحانه إذا قضى أمرا فإنما يقول له كن فيكون إتنه مريم كمار إيسا إذي أتنك سنبنجنشنا أصل نظام దానిని గురించి ప్రజలు సందేహిస్తున్నారు. ఎవరినైనా తన కుమారుడుగా చేసుకోవడం అనేది అల్లాకు తగిన పద్ధతి కాదు. ఆయన పరమ పవిత్రుడు. ఏ విషయాన్ని గురించైనా ఆయన నిర్ణయం తీసుకుంటే అయిపో అని ఆజ్ఞాపిస్తాడు, అంతే, అది అయిపోతుంది. وَإِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ هَذَا صِرَاطٌ مُسْتَقِيمٌ فَاخْتَلَفَ الْأَحْزَابُ مِنْ بَيْنِهِمْ فَوَيْلٌ لِلَّذِينَ كَفَرُوا مِنْ مَشْهَدِ يَوْمٍ عَظِيمٍ أَسْمَعْ بِهِمْ وَأَبْصِرْ يَوْمَ يَأْتُونَنَا لكن الظالمون اليوم في ضلال مبين وأنذرهم يوم الحسرة إذ قضي الأمر وهم في غفلة وهم لا يؤمنون إنا نحن نرث الأرض ومن عليها وإلينا يرجعون إيسا إلى بركات إن شاء الله నాకు మీకు ప్రభువు అల్లాయే, కనుక మీరు ఆయనకే దాస్యం చేయండి, ఇదే రుజుమార్గం. కాని తరువాత విభిన్న వర్గాలు పరస్పరం విభేదించుకోసాగాయి. కనుక అవిశ్వాసులకు తాము ఒక మహాదినాన్ని చూడబోయే సమయం ఎంతో వినాశాత్మకంగా ఉంటుంది. వారు మా ముందు హాజరయ్యే రోజున వారి చెవులు కూడా బాగానే వింటాయి, వారి కళ్ళు కూడా బాగానే చూస్తాయి. కాని ఈనాడు ఈ దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిపోయారు. ప్రవక్త, వారు ఏమనుపాటులో ఉన్నారు, విశ్వసించటానికి సిద్ధంగా లేరు. ఈ స్థితిలో వారిని దుఃఖం తప్ప మార్గాంతరమే ఉండని తీర్పు దినం గురించి భయపెట్టు. చివరకు మేమొక్కరమే భూమికి, దానిపై ఉన్న సమస్తానికి వారసులమవుతాము. ఆపై అందరూ మా వైపునకే మరలింపబడతారు. واذكر في الكتاب إبراهيم إنه كان صديقا نبيا إذ قال لأبيه يا أبت لم تعبد ما لا يسمع ولا يبصر ولا يغني عنك شيئا يا أبت إني قد جاءني من العلم ما لم يأتك فاتبعني أهدك صراطا سويا يا أبت لا تعبد الشيطان إن الشيطان كان للرحمن عصيا يا أبت إني أخاف أن يمسك عذاب من الرحمن فتكون للشيطان وليا قال أراغب أنت عن آلهتي يا إبراهيم لئن لم تنته لأرجمنك واهجرني مليا قال سلام عليك قال سلام عليك سأستغفر لك ربي إنه كان بي حفيا وأعتزلكم وما تدعون من دون الله وأدعو ربي عسى ألا أكون بدعاء ربي شقيا فلما اعتزلهم وما يعبدون من دون الله وهبنا له إسحاق ويعقوب وكلا جعلنا نبيا ووهبنا لهم من رحمتنا وجعلنا لهم لسان صدق عليا إبراهيم غادر برستامنشو నిస్సందేహంగా అతను సత్యసంధుడైన వ్యక్తి, ఒక దైవ ప్రవక్త. వారికి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చెయ్యి. అప్పుడు అతను తన తండ్రితో ఇలా అన్నాడు, తండ్రి, వినలేని కనలేని మీ యొక్క ఏ పనిని చేసి పెట్టలేని వాటిని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు? తండ్రి, నా వద్దకు వచ్చిన జ్ఞానం మీ వద్దకు రాలేదు. మీరు నన్ను అనుసరించండి, నేను మీకు సరి అయిన మార్గం చూపుతాను. తండ్రి, మీరు షైతానుకు దాస్యం చేయకండి, షైతాను కరుణామయుణ్ణి ధిక్కరించాడు. తండ్రి, మీరు కరుణామయుని శిక్షకు గురి అవుతారేమో అని, షైతాను సహచరులైపోతారేమో అని నాకు భయంగా ఉంది. తండ్రి ఇలా అన్నాడు, ఓ ఇబ్రాహీం, నీవు నాకు ఆరాధ్యులైన వాటికి విముఖుడవు అయ్యావా? నీవు దీనిని మానుకోకపోతే నేను నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తాను. కనుక నీవు శాశ్వతంగా నాకు దూరంగా వెళ్లిపో. ఇబ్రాహీము ఇలా అన్నాడు, మీకు సలాం, మిమ్మల్ని మన్నించవలసిందని నేను నా ప్రభువును ప్రార్థిస్తాను. నా ప్రభువు నాపై ఎంతో దయ కలవాడు. నేను మిమ్మల్ని కూడా విడిచిపోతున్నాను. మీరు దేవుణ్ణి కాదని ప్రార్థిస్తున్న శక్తులను కూడా విడిచిపోతున్నాను. నేను నా ప్రభువునే ప్రార్థిస్తాను, నా ప్రభువును ప్రార్థించి నేను విఫలుణ్ణి కాబోనని నమ్ముతున్నాను. ఈ విధంగా అతను వారి నుండి, వారి అల్లాయేతర ఆరాధ్యుల నుండి వేరైపోయినప్పుడు మేము అతనికి ఇస్హాకు, యాకూబుల వంటి సంతానాన్ని ప్రసాదించాము, ప్రతి ఒక్కరిని ప్రవక్తగా చేశాము, వారికి మా కరుణను ప్రసాదించాము, వారికి నిజమైన ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలను కలుగజేశాము. واذكر في الكتاب موسى إنه كان مخلصا وكان رسولا نبيا وناديناه من جانب الطور الأيمن وقربناه نجيا ووهبنا له من رحمتنا أخاه هارون نبيا موسى نغرينكي إيغرانتهم لو برستابينكو అతను ఎన్నుకోబడిన వ్యక్తి, ఒక సందేశహరుడైన ప్రవక్త. మేము అతనిని తూరు పర్వతం కుడివైపు నుండి పిలిచాము. రహస్య సంభాషణల ద్వారా అతనికి సాన్నిధ్యాన్ని ప్రసాదించాము. దయతో మేము అతని సోదరుడు హారూన్ను ప్రవక్తగా నియమించి అతనికి సహాయకునిగా ఇచ్చాము. إنه كان صادق الوعد وكان رسولا نبيا وكان يأمر أهله بالصلاة والزكاة وكان عند ربه مرضيا إذن دولو إسماعيل نبورينكي پرستاوينكو أتنو وعدان پالكولو سندشهر لين پروكتا అతను తన ఇంటి వారిని నమాజు జకాతులను పాటించండి అని ఆజ్ఞాపించేవాడు, తన ప్రభువునకు ప్రీతిపాత్రుడు. వద్కుర్ ఫిల్ కితాబి ఇద్రీస్ ఇన్నహు కాన సిద్దీఖన్ నబియా వరఫనాహు మకానన్ ఆలియా. ఈ గ్రంథంలో ఇద్రీసును గురించి ప్రస్తావించు. అతను ఒక నిజాయితీపరుడైన మనిషి, ఒక ప్రవక్త. మేము అతనిని ఉన్నత స్థాయికి లేపాము. ومن ذرية إبراهيم وإسرائيل وممن هدينا واجتبينا إذا تتلى عليهم آيات الرحمن خروا سجدا وبكيا. الله أنبرهنچنا دايو پروكتلو ويرو آدم سنتتلوني وارو ميرو నూహుతో పాటు పడవపైకి ఎక్కించిన వారి వంశములోని వారు, ఇబ్రాహీము సంతతికి చెందినవారు, ఇస్రాయిలు వంశానికి చెందినవారు, మేము రుజుమార్గము చూపినవారు, మేము ఎన్నుకున్న ప్రజలలోని వారు. కరుణామయుని వాక్యాలు వారికి వినిపించినప్పుడు వారు విలపిస్తూ సజదాలో పడిపోయేవారు. فخلف من بعدهم خلف أضاعوا الصلاة واتبعوا الشهوات فسوف يلقون غيا إلا من تاب وآمن وعمل صالحا فأولئك يدخلون الجنة ولا يظلمون شيئا جنات عدن التي وعد الرحمن عباده بالغيب إنه كان وعده مأتيا لا يسمعون فيها لغوا إلا سلاما ولهم رزقهم فيها بكرة وعشيا تلك الجنة التي نورث من عبادنا من كان تقيا. వారి తరువాత కొందరు అయోగ్యులు, వారి స్థానములో వచ్చారు. వారు నమాజును త్యజించారు, మనోవాంఛలను అనుసరించారు. కనుక వారు త్వరలోనే మార్గం తప్పిన దానికి ఫలితం అనుభవిస్తారు. అయితే పశ్చాత్తాపపడి మరలేవారు, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు స్వర్గములో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు. వారికై శాశ్వతంగా ఉండే స్వర్గవనాలు ఉన్నాయి. అవి అగోచర జగత్తులో లభిస్తాయని కరుణామయుడు తన దాసులకు వాగ్దానం చేసి ఉన్నాడు. నిశ్చయంగా ఈ వాగ్దానం నెరవేరి తీరుతుంది. అక్కడ వారు వ్యర్థమైన మాట ఏదీ వినరు. అక్కడ దేనిని విన్నా సరి అయిన దానినే వింటారు. వారి ఆహారం వారికి ఉదయం సాయంత్రం నియమం తప్పకుండా లభిస్తూ ఉంటుంది. మేము మా దాసులలో భయభక్తుల జీవితం గడిపేవాణ్ణి వారసుడుగా చేసే స్వర్గం ఇదే. له ما بين أيدينا وما خلفنا وما بين ذلك وما كان ربك نسيا رب السماوات والأرض وما بينهما فاعبده واصطبر لعبادته هل تعلم له سميا ప్రవక్త, నేను నీ ప్రభు ఆజ్ఞ లేకుండా క్రిందికి దిగి రాము. మా ముందు ఉన్నదానికి, మా వెనుక ఉన్నదానికి, ఈ రెండింటి మధ్య ఉన్నదానికి, ప్రతిదానికి ప్రభువు ఆయనే. నీ ప్రభువు ఎన్నడూ మరచిపోయేవాడు కాడు. ఆకాశాలకు భూమికి, భూమ్యాకాశాల మధ్య ఉన్న సర్వానికి ఆయన ప్రభు. కాబట్టి మీరు ఆయనకు దాస్యం చేయండి, ఆయన దాస్యంలోనే స్థిరంగా ఉండండి. మీకు తెలిసినంత వరకు ఆయనతో సమానమైన స్థాయి గలవాడెవడైనా ఉన్నాడా? أولا يذكر الإنسان أنا خلقناه من قبل ولم يك شيئا فوربك لنحشرنهم والشياطين ثم لنحضرنهم حول جهنم جثيا ثم لننزعن من كل شيعة أيهم أشد على الرحمن عتيا ثم لنحن أعلم بالذين هم أولى بها صليا وإن منكم إلا واردها كان على ربك حتما مقضيا ثم ننجي الذين اتقوا ونذر الظالمين فيها جثيا. ఏమిటి, నేను చనిపోయిన తరువాత మళ్లీ నన్ను బ్రతికించటం నిజంగానే జరుగుతుందా అని అంటాడు మనిషి. అసలు అతడు ఏమీ కానప్పుడే మేము అతనిని సృష్టించామన్న విషయం అతడికి జ్ఞాపకం రావటం లేదా? నీ ప్రభు సాక్షిగా మేము వారందరినీ, వారితో పాటు శైతానులను కూడా తప్పకుండా పోగు చేస్తాము. తరువాత నరకం చుట్టూ హాజరుపరచి వారిని మోకాళ్లపై కూలదోస్తాము. ఆ తరువాత కరుణామయునికి వ్యతిరేకంగా అహంకారంతో తిరుగుబాటు చేసిన ప్రతి వ్యక్తిని ప్రతి వర్గం నుండి వేరు చేస్తాను. ఇంకా వారిలో నరకములో త్రోయబడటానికి ఎక్కువగా అర్హులెవరో మాకు తెలుసు. మీలో నరకం దరిదాపులకు పోనివాడెవడూ లేడు. ఇది ఒక నిర్ణీత విషయమే. దానిని నెరవేర్చటం నీ ప్రభువు బాధ్యత. తరువాత మేము ప్రపంచంలో భయభక్తులు కలిగి ఉన్న వారిని రక్షిస్తాము. దుర్మార్గులను అందులో వారు పడి ఉన్న స్థితిలోనే విడిచిపెడతాము. وإذا تتلى عليهم آياتنا بينات قال الذين كفروا للذين آمنوا قال الذين كفروا للذين آمنوا أي الفريقين خير مقاما وأحسن نديا وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُمْ مِنْ قَرْنٍ هُمْ أَحْسَنُ أَثَاثًا وَرِئْيًا قُلْ مَنْ كَانَ فِي الضَّلَالَةِ فَلْيَمْدُدْ لَهُ الرَّحْمَنُ مَدًّا حَتَّى إِذَا رَأَوْا مَا يُوعَدُونَ إِمَّا الْعَذَابَ وَإِمَّا السَّاعَةَ فَسَيَعْلَمُونَ مَنْ هُوَ شَرٌّ مَكَانًا وَأَضْعَفُ جُنْدًا وَيَزِيدُ اللَّهُ الَّذِينَ اهْتَدَوْا هُدًى وَالْبَاقِيَاتُ الصَّالِحَاتُ خَيْرٌ عِنْدَ رَبِّكَ ثَوَابًا وَخَيْرٌ مَرَدًّا. سْبَشْتَمَيْنَ مَا آيَتُلَنُ وَارِكِ وِنِبِنْشِنَ قُلُوا తిరస్కారులు విశ్వాసులతో ఇలా అంటారు, మన ఇరు వర్గాలలో మంచి స్థితిలో ఉన్న వర్గం ఏదో, ఎవరి సభలు అద్భుతంగా ఉన్నాయో చెప్పండి. వాస్తవానికి మేము వారికి పూర్వం ఇలాంటి జాతులను ఎన్నింటినో నాశనం చేశాము. అవి వారికంటే అపారమైన వస్తు సామగ్రిని కలిగి ఉండేవి. బాహ్య ఆడంబరాల విషయంలో వారికన్నా ఎంతో మిన్నగా ఉండేవి. వారితో ఇలా అనండి, మార్గం తప్పిన వ్యక్తికి కరుణామయుడు వ్యవధిని ఇస్తూ పోతాడు. చిత్త చివరకు ఇలాంటి వ్యక్తులు తమకు వాగ్దానం చేయబడిన దానిని గమనించినప్పుడు అది దైవ శిక్ష అయినా కావచ్చు లేదా ప్రళయ వేళ అయినా కావచ్చు వారు తెలుసుకుంటారు. హీన స్థితిలో ఎవరు ఉన్నారో, బలహీన పక్షం ఎవరిదో, దానికి ప్రతిగా రుజువైన మార్గం అవలంబించిన వారికి అల్లాహ్ రుజుమార్గావలంబనలో వృద్ధిని ప్రసాదిస్తాడు. చిరస్థాయిగా ఉండిపోయే సత్కార్యాలు మాత్రమే నీ ప్రభు దృష్టిలో ప్రతిఫలం రీత్యా పర్యవసానం దృష్ట్యా ఉత్తమమైనవి. أفرأيت الذي كفر بآياتنا وقال لأوتين مالا وولدا أطلع الغيب أم اتخذ عند الرحمن عهدا كلا سنكتب ما يقول ونمد له من العذاب مدا ఇంకా మా ఆయతులను తిరస్కరించి నేను సంపదతోనూ సంతానంతోనూ అనుగ్రహింపబడుతూనే ఉంటాను అని ప్రగల్భాలు పలికే వ్యక్తిని నీవు చూశావా? అగోచర విషయమేమైనా అతనికి తెలిసిపోయిందా? లేక కరుణామయుడి నుండి అతడేమైనా వాగ్దానం పొంది ఉన్నాడా? ఎంతమాత్రం కాదు, అతడు వాగేదానిని మేము వ్రాసుకుంటాము, అతడి శిక్షను మరింత పెంచుతాము. అతడు ప్రస్తావిస్తున్నటువంటి వస్తు సామగ్రి, మంది మార్బలము అంతా తిరిగి మా వద్దకే చేరిపోతుంది. అతడు ఒక్కడే ఒంటరిగా మా ముందు హాజరవుతాడు. واتخذوا من دون الله آلهة ليكونوا لهم عزا كلا سيكفرون بعبادتهم ويكونون عليهم ضدا. వారు అల్లాహ్ కాదని కొందరిని తమ దేవుళ్ళుగా చేసుకున్నారు, తమకు వారు అండగా ఉంటారని భావించారు. కాని అండగా ఎవరూ ఉండరు. ఆ దేవుళ్ళు అందరూ వారి ఆరాధనను నిరాకరిస్తారు. పైగా వారికి ప్రత్యర్థులవుతారు. أَلَمْ تَرَ أَنَّا أَرْسَلْنَا الشَّيَاطِينَ عَلَى الْكَافِرِينَ تَؤُزُّهُمْ أَزَّا فَلَا تَعْجَلْ عَلَيْهِمْ إِنَّمَا نَعُدُّ لَهُمْ عَدًّا يَوْمَ نَحْشُرُ الْمُتَّقِينَ إِلَى الرَّحْمَنِ وَفْدًا وَنَسُوقُ الْمُجْرِمِينَ إِلَى جَهَنَّمَ وِرْدًا لا يملكون الشفاعة إلا من اتخذ عند الرحمن عهدا నీవు చూడటం లేదా? అవి వారిని సత్యాన్ని వ్యతిరేకించండి అని అమితంగా పురికొల్పుతున్నాయి. సరే, ఇక వారిపై శిక్ష అవతరించే విషయంలో నీవు తొందరపడకు. మేము వారి రోజులను లెక్కిస్తున్నాము. భయభక్తులు కలవారిని మేము అతిథులుగా కరుణామయుని సన్నిధిలో ప్రవేశపెట్టబోయే రోజు అపరాధులను దప్పికగొన్న జంతువుల వలె నరకం వైపునకు తోలుకొని పోయే రోజు రానున్నది. అప్పుడు ప్రజలు ఏ సిఫారసును తీసుకురాగలిగే శక్తిని కలిగి ఉండరు. కరుణామయుని సమ్ముఖం నుండి అనుమతి పత్రం పొంది ఉన్నవాడు తప్ప. لقد جئتم شيئا إدا تكاد السماوات يتفطرن منه وتنشق الأرض وتخر الجبال هدا أن دعوا للرحمن ولدا وما ينبغي للرحمن أن يتخذ ولدا إن كل من في السماوات والأرض إلا آتي الرحمن عبدا لقد أحصاهم وعدهم عدا وكلهم آتيه يوم القيامة فردا كرنا ويلو يورنو كمارو نغا تيسكو النار أني وارو أنتار ఎంత ఘోరమైన విషయాన్ని మీరు కల్పించి తెచ్చారు. కరుణామయునికి సంతానం ఉన్నదని వారు చేసే వాదం కారణంగా త్వరలోనే ఆకాశాలు పగిలిపోతాయేమో, భూమి బ్రద్దలవుతుందేమో, పర్వతాలు పడిపోతాయేమో. ఎవరినైనా కుమారునిగా చేసుకోవడం అనేది కరుణామయుని ఔన్నత్యానికి తగినది కాదు. భూమ్యాకాశాలలో ఉన్నవారందరూ ఆయన సమక్షంలో దాసులుగా హాజరు కానున్నారు. ఆయన అందరినీ పరివేష్టించి ఉన్నాడు. వారిని సరిగ్గా లెక్కపెట్టి ఉంచాడు. ప్రళయం నాడు అందరూ ఆయన ముందు ఒక్కొక్కరే హాజరవుతారు. إن الذين آمنوا وعملوا الصالحات سيجعل لهم الرحمن ودا فإنما يسرناه بلسانك لتبشر به المتقين وتنذر به قوما لدا وكم أهلكنا قبلهم من قرن هل تحس منهم من أحد أو تسمع لهم ركزا نشجينغا وشيسنكي ستكاريال چيستو انواري پتل ترلوني کرونا ويلو پريمن فرغيالو کلوك جيستادو کنوك پروكتا نيو భయభక్తులు కలవారికి శుభవార్తను అందజేయాలని, వితంగవాదులను భయపెట్టాలని మేము ఈ గ్రంథాన్ని సులభతరం చేసి నీ భాషలో అవతరింపజేశాము. వారికి పూర్వం మేము ఎన్నో జాతులను నాశనం చేశాము. ఈనాడు ఎక్కడైనా నీవు వారి గుర్తులను చూస్తున్నావా? లేక ఎక్కడన్నా వారిని గురించిన గుసగుస ఏదైనా నీకు వినిపిస్తోందా?